ఏ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో మొదటి శ్లోకం తెలుసుకుంటూ ఉన్నాం. దానికి పూర్వరంగంగా బాలకాండలో చెప్పబడిన విషయాలని పరామర్శ చేసుకున్నాం. ఇక శ్లోకార్థం ద్వారా ఏం చెబుతూ ఉన్నారు అనంటే, భాగవత అభిమాన నిష్ట, ఇది అవసరము. భాగవతులను పూజించాలి, గౌరవించడము చెయ్యాలి. దీనికి యమధర్మరాజు కూడా చెప్పాడు. అజామిరుడిని విషయంలో యమభటులు, అసలు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని తీసుకురావాలి, ఎవరిని తీసుకురాకూడదు చెప్పవయ్యా అనంటే, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పమన్నాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పమన్నాడు. అంటే పరమ భాగవతుల పాదధూళి సమస్త తీర్థసారు మనసు తెలియలేని వారి వారి వారి వారి చేరిన వారి త్రోవబోవలదు దూతలారా అన్నది. పరమ భాగవతుల పాదధూళే సమస్త తీర్థముల సారము. ఇంకా అక్కడే పుణ్యాలు, తీర్థం అంటే నదులు మాత్రమే కాదు, పుణ్యప్రదములు ఏదైనా సరే తీర్థమే అంటారు. తీర్థీకురువంతి తీర్థాని అని కూడా భాగవతులను అంటారు. భాగవతులు తీర్థములను కూడా తీర్థములు చేస్తారట, అంటే పవిత్రం, వాటిని కూడా పవిత్రం చేస్తారు. అదే ఒక నారద మహర్షి గంగానది దగ్గరకు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటే గంగానది అడిగిందట, ఏమయ్యా వెళ్ళిపోతావే, మరి ఒక బుటకాయి అంటే, అమ్మా ఎందుకు తల్లి, నేను చూస్తేనే పుణ్యం కదా, ఇంకా అవసరం లేదంటే, అలా కాదు చెయ్యవయ్యా స్నానము అన్నది. అంటే సరే ఆ తల్లి మాట కాదంటే ఎందుకని మునిగిలేస్తే పెద్ద తెట్టిపోతుందట పా నల్లగా. అమ్మా నా దగ్గర ఇన్ని పాపాలు ఉన్నాయా అంటే, నీ కదయ్యా బాబు నాయి, ప్రతివాడు మరి వచ్చి ఇక్కడే మునుగుతున్నాడు కదా, గోహత్య, బ్రహ్మహత్య, ఈ హత్య, ఆ హత్య, ఇవన్నీ చేసినటువంటి వాళ్ళందరూ ఇక్కడే మునుగుతున్నారు వచ్చి, అది వాళ్ళ పాపమంతా ఇక్కడ ఉంది, నీలాంటి పుణ్యాత్ములు ఎప్పుడైనా స్నానం చేస్తే అదిగో వాళ్ళ ద్వారా పోతూ ఉంటుంది మా పాపము అన్నదట ఆ తల్లి. అంటే అంత భాగవతులు అనేటటువంటి వారు అంతటి వారు, పరమ ప్రీతి పరమాత్మకు కూడా అలా వెనకబడిపోతూ ఉంటాను అంటుంటాడు ఆయన. మరి ఇంకా ఎవరయ్యా అని మీరు వెళ్ళకూడదు అని అంటే, పద్మనయను మీది భక్తి యోగం వెళ్ళ ముక్తి యోగ మనసు మొదలిరుంగు వారి వారి వారి వారి చేరిన వారి త్రోవపోవగలదు దూతలార. భాగవతులు గొప్పవాళ్ళు అనుకుంటే వాళ్ళు వారి బంధువులు బంధువులు బంధువులు అంటూ ఎంత దూరమో ఒక 3 రోజులు 4 రోజులు అంటూ కూర్చున్నాడు అంటారు. అంతవరకు కూడా వెళ్ళొద్దు వారితో సంబంధం ఉంటే. కనుక అంత గొప్పది భాగవత అభిమాన నిష్ట అనేటటువంటిది. భగవంతుని మీద నిష్ట కంటే కూడా ఇది గొప్పదంటారు. నిలవటం చాలా కష్టం. ఇప్పుడు ఈ భక్తులందరూ భాగవతులే కదా, మరి భగవంతుని మీద ఎవడైనా భగవంతుడిని రామ అష్టోత్తరం చేయమంటారా, కృష్ణాష్టోత్తరం చేయమంటారా, లేకపోతే పారాయణ రామాయణం చేయమంటారా, భాగవతం చేయమంటారా అంటారు పాండురంగ భక్తులు. మరి భాగవతం అంతా అసలు భక్తులది అనుకోండి, చరిత్ర దాంట్లో భగవంతుడు ఉంటాడు. అలా ఆళ్వారులు ఈ మహాపురుషులు అందరూ కూడా మహర్షులు అంతా భక్తులే, భాగవతులే. వారి మీద నిష్ట చాలా గొప్పది. అది ఈ శత్రుఘ్నుడికి ఆ నిష్ట ఆయన అనుష్ఠాన ముఖంతో చూపిస్తూ ఉన్నాడు అంటున్నారు. అది అతి రహస్యము, అవశ్య విజ్ఞాతవ్యము అని కూడా అన్నాడు ఈయన గోవిందరాజ స్వామి వ్యాఖ్యలో. ప్రథమంగా తెలుసుకోవాల్సింది అతి రహస్యము, అవశ్యము తెలుసుకోదగినటువంటిది భాగవత అభిమాన నిష్ట అన్నాడు ఆయన. అది శత్రుఘ్నుడు తెలియజేస్తూ ఉన్నాడు మనకి అన్నారు. చూద్దాం వ్యాఖ్యానం ద్వారా. గచ్చత ఇతి, మొదట గచ్చత అని చెప్పారు కదా, గచ్చత మాతులకులం అంటూ. ఈ పదానికి అర్థం ఏమిటంటే, గచ్చత అంటే వర్తమాన నిర్దేశేన శత్రుఘ్న గమనస్య భరతగమనేన ఏకకాలత్వ అవగమాత్ అసి వసనాదివత్తు తస్య తదేక పారతంత్ర్యం గమ్యతే. గచ్చత అంటే వర్తమాన కాలము, ధాతువు మీద పుట్టిన పదం ఇది గచ్చత. మాతుల కులం భరతేన, భరతేన గచ్చత, ఇది కూడా తృతీయ విభక్తి. కనుక భరతునితో ఈయన బయలుదేరాడు అన్నారు. మరి భరతునితో బయలుదేరటము అని అంటే ఎలాగనంటే ఏకకాలంలోనే అది అసి వసనాధివత్తు రాజులు కనుక ఖడ్గాలు వారి వెంట తీసుకున్నట్టు అలాగే వసనం వస్త్రం ఉన్నది అనుకోండి, వస్త్రం నేను వెనకొస్తానంటుందా, వస్త్రాలు లేకుండా బయటకు వెళ్తారా, వస్త్రములలాగా అలాగే ధరించిన ఆభరణములు కత్తులులాగా ఆయుధాలులాగా ఈయన కూడా వెంటనే బయలుదేరాడు అని అంటే తనకంటూ ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మంచి చూడటం కానీ, మరి ఆయన రాజపుత్రుడే కదా, భరతుడికి చూసుకున్నప్పుడు ఆ తారాబలమో ఏదో దీనికి కూడా చూడాలి, ఈయన చూసుకునే బయలుదేరాలి. ఇద్దరికీ కలిసి వచ్చే మిత్రతార పరమమిత్రతార రెండు ఉంటాయి, అక్కడికి వెళ్తే ఎలాగూ కలిసిపోతుంటాయి చాలామందికి. కనుక అలా ఏం చూడలేదు, తనకంటూ ఏమీ చూసుకోలేదు, భరతుడు బయలుదేరటం తను బయలుదేరటం. అలా ఇది పారతంత్ర్యము, తదేక పారతంత్ర్యము, ఆయన విషయమునందే పరతంత్రుడై ఉండటం, మిగిలిన విషయాల్లో కాదు. ఏక పారతంత్ర్యము, పారతంత్ర్యం అంటే పరతంత్రుడై ఆయనకే అధీనుడై ఉండటం. ఏక అనంటే ఆయనకి మాత్రమే ముఖ్యంగా అధీనుడైపోవటం, ఇతరులకు ఎవరికీ లేదు, అవతల దశరథుడికి లేదు, అవతల రామునికి లేదు, ఇంకొక అన్న లక్ష్మణుడికి తల్లికి ఇంకెవ్వరికీ కూడా ఇంతటి పరతంత్రత లేదు. ముఖ్య పారతంత్ర్యం భరతుని ఎందే ఉన్నది శత్రుఘ్నునికి అని తెలియజే పడుతూ ఉన్నది మనకి ఈ మాట చేత అంటున్నారు. మాతుల కులం, ఈ మాతలుడు అనంటే అమ్మకి మాతకి సోదరుడు అన్నమాట. ద్వితీయ భరతోద్దేశ్య శత్రుఘ్న ఉద్దేశ్యత్వ అవబోధనాత్తు. ఈ మాతుల కులం ఎవరిదండి, భరతుడిదే కానీ ఈయనది కాదు, వీరిది వేరే, మళ్ళీ ఈయన మేనమామ కాదు, ఆయన భరతుడి మేనమామ. కనుక భరతుడి ఉద్దేశ్యమే, తన ఉద్దేశం కూడా తనకంటూ వేరే లేదు. శేషి ఉద్దేశ్యకత్వ రూపం పారతంత్ర్యం. పారతంత్ర్యం అంటే ఏమిటంటే శేషి ఏది ఏది ఉద్దేశిస్తే ఎలా ఉండాలంటే అలా ఉండటమే. శేషి అని అంటే ప్రధానమైన వాడు. ఇప్పుడు ఉదాహరణకు ఏ వ్యక్తికి ఆ వ్యక్తే శేషి, ఆ వ్యక్తికి కట్టుకున్న వస్త్రాలు కానీ, తాను అలదుకున్నటువంటి పెట్టుకున్న ఉంగరాలు కానీ ఆయన విడిచిపెట్టిపోతాయా, ఆయనతోనే ఉన్నట్లే, ఆయన ఉద్దేశమే, వీటికంటూ ప్రత్యేకించేమీ ఉండవు. అలాంటిది అన్నమాట శేషి అని అంటే అనుభవించేవాడు, శేషుడు అంటే సేవ చేసేవాడు. ఇప్పుడు మనమంతా శేషభూతులము, పరమాత్మకి శేషి ఒక్కడు, నారాయణుడు ఒక్కడే శేషి. అంటే కైంకర్యం ఆయనే గ్రహించాలి, అంటే మనం చేసే సేవ ఆయనకే చెయ్యాలి. కనుక ఆయన ఉద్దేశమే మన ఉద్దేశము అన్నట్లు ఉండాలి, ఆయన ఏది చెబితే అదే చెయ్యాలి. కనుక భగవత్ పారతంత్ర్య రూపం భాగవతత్వమాహ భరతేన ఇతి. భగవంతునికి పారతంత్ర్యం ఎవరు చూపించుతున్నారా అంటే భరతుడు. భరతుడేమో భగవంతునికి పరతంత్రుడు, శత్రుఘ్నుడు భగవంతునికి పరతంత్రుడైన భరతునికి పరతంత్రుడు, అంటే భరతుడు భాగవతుడయ్యాడు. కనుక భరత ఇతి రాజ్యస్య భరణాత్ ఇతి సహస్రానేక నిర్వహణాత్ రామే వనంగతే తదనుసారిణిచ లక్ష్మణే రాజనిచ త్రిదశ సదన ముపసే లక్ష్మణే తదనుసారిణిచ లక్ష్మణే రాజనిచ త్రిదశ సదన ముపసేదుషి కేవల రామాజ్ఞయ ప్రాప్య రాజ్య భార నిర్వాహకరణేన ఇది అర్థః. భరతుడు అని ఏమిటని ఎందుకు పెట్టారా అంటే భరించేవాడు భరతుడు అని అర్థం. ఆయన ఎలా భగవంతుడికి ఎలా పారతంత్రుడయ్యాడు పరతంత్రుడయ్యాడు అంటే చెబుతున్నారు. ఈ రాజ్యము రాముని మాట చేత తాను రాజ్యాన్ని భరించాడు. ఎలా, రామే వనంగతి అంటే ముందు జరగబోయేదాన్ని చెప్తూ ఉన్నారు. ఎలాగో తెలిసిన కథే కదా, రాముడు వనానికి వెళ్ళినప్పుడు సతీసప్తమి అంటారు దీన్ని, తదనుసారునిచ లక్ష్మణే, లక్ష్మణుడు కూడా ఆయన్ని అనుసరించాడు కదా మరి రాముడినే. ఆ తర్వాత రాజనిచ త్రిదశ సదనం ఉపసేదుషి, రాజు దశరథ చక్రవర్తి త్రిదశ సదనం స్వర్గానికి వెళ్ళిపోయినట్టు చనిపోయాడు ఆయన. అప్పుడు కేవల రామాజ్ఞయ, కేవలము రామాజ్ఞ చేత, నిజానికి రాముడిది రాజ్యం అని చెప్పి అప్పచెబుదామని చూస్తే ఆయన వినలేదు, రాజ్యభారం నీదేను తండ్రి మాట అంటూ ఆయన ఎంత చెప్పినా వెనక నీవే భరించాలి అని అంటే తప్పకుండా భరించాడు. కనుక ఇప్పుడు ఆయన ఎవరికి పరతంత్రుడు? భరతుడు రామునికి పరతంత్రుడు. కనుక రాముడు భగవంతుడు, భగవంతునికి పరతంత్రుడైనటువంటి భరతుడు భాగవతుడు. కనుక ఆయనకి పరతంత్రుడైన లక్ష్మణు శత్రుఘ్నుడు భాగవత పారతంత్రాన్ని చూపిస్తున్నాడు. తదా తద్గమనకాల ఏవ, అప్పుడు ఆ గమనకాలమే, భరతుడు ఎప్పుడు బయలుదేరాడు అప్పుడే. అనేన స్వానుకూల చంద్రతారావల జనపేక్షేణ ఉచ్య పారతంత్రమేవ విశేషితం. అది సరే, ఇందాకే చెప్పుకున్నాం అనుకోండి, చంద్రబలం తారాబలం ఇలాంటివి ఏమి చూడకుండానే బయలుదేరేశాడు అంటూ ఉన్నారు. మాతుల కులం భరతేనా తదా అంటే అప్పుడు వెంటనే అని, అనఘ ప్రతి పదానికి అర్థం ఇస్తూ ఉన్నారు చూడండి. గచ్చత మొదట చెప్పారు, మాతుల కులం భరతేనా తదా అనఘ, ఇప్పుడు అనఘ పదానికి చెప్తూ ఉన్నారు. అనఘ అస్మిన్ ప్రకరణే అఘశబ్దేనా కేవల రామభక్తిరుచ్యతే స్వశేషిభూత భరతోద్దేశ్యతాకారేణ హి శత్రుఘ్నస్య రామభక్తిరుద్దేశ్య. ఏమిటి ఇక్కడ అనఘుడు అని అంటే అఘము లేనివాడు. అఘము అంటే కూడనిది, కూడనిది లేనివాడు. ఒక రకంగా చెబితే పాపం అంటారు, పాపం లేనివాడు అన్నారు. ఏమిటి ఇక్కడ పాపం అంటే? శత్రుఘ్నునికి ఈ ప్రకరణాన్ని బట్టి చూస్తే అతడు కేవలము భరతుని మీదే భక్తి ఉన్నది, రాముని మీద కూడా లేదు అని చెప్పటం అట. అనఘ అంటే రాముని మీద కూడా లేదు. అత ఏవ వక్ష్యతి నాహం స్వపిమి జాగర్మి తమేవ ఆర్యం నిచింతయన్నితి జగ్రాహ భరతో రస్మిన్ రస్మిన్ శత్రుఘ్నశ్చత్రమాదద ఇతి చ అనిష్టావహస్య పాపశబ్దవాచ్యత్వాత్ స్వశేషి భరత ఉద్దేశ్యత్వాకారం వినా రామభక్తిర్ అనిష్టావహత్వాత్ తస్య అఘత్వం న సుకృతం న దుష్కృతం. అఘమంటే పాపము కాదు పుణ్యము కాదు. అనఘ అంటే పాపము పుణ్యము రెండూ లేనివాడు. సర్వే పాప్మానో అతో నివర్తంత ఇది శృతౌ. సుకృతస్య ముముక్షోర్ అనిష్టావహత్వేన పాప్మత్వ వ్యపదేశాత్. పాప్మము అని సున్నాతో మక మావత్తుతో చెబుతుంటారు. ముముక్షుకి అవి రెండు కూడవు, పుణ్యము పనికిరాదు పాపము పనికిరాదు. పుణ్యము అయితే ఎందుకు పనికిరాదండి? చాలామంది అంటుంటారు పుణ్యాలు చేసి మోక్షం పొందాలి, కానీ పుణ్యం చేసి స్వర్గం పొందుతావు కానీ మోక్షం పొందలేవు. పుణ్యము అని అంటే ఇతరులకు మేలు చేసే పనులు, పాపము అంటే ఇతరులకు కీడు చేసే పనులు. ఇతరులకు మేలు చేసే పనులతో శుద్ధి అవుతావే తప్ప మోక్షము పొందాలి అని అంటే పరమాత్మని ఆశ్రయించాలి లేదా భాగవతులను ఆశ్రయించాలి. రెంటిల్లో ఒకటి చేస్తేనే, పరమాత్మ కంటే భాగవతులను ఆశ్రయిస్తే ఇంకా తొందరగా. ఇప్పుడు రాజుగారికి పోయి నాకు ఈ పని చేసి పెట్టమని అడిగే కంటే రాజుగారి అబ్బాయిని మనము చక్కగా మంచి చేసుకుంటే పని సులువుగా అయిపోతుంది, రాజుగారు చేసేస్తాడు. రాజు తనకి ఆశ్రయిస్తే నువ్వు ఎందుకు వచ్చావన్నట్టు అడుగుతాడు. వాళ్ళ అబ్బాయి చదివితే అడగడు, చేసేస్తాడు. అదివల్ల భాగవతులు అంటే పరమాత్మనికి బిడ్డలే కదా. అది మనం సూక్ష్మ అంశం ఆలోచించాలి తప్ప ఇదేమిటండి రాముడిని కూడా ఇలా అంటున్నారు అని అనుకోని అవసరం లేదు. అక్కడ విషయం అది, అవతల విషయంలో ఏదన్నా ఇతడు ఇష్టం వచ్చినట్టు రాముడిని తిరస్కరించి వెళ్ళిపోతే అప్పుడు అది పాపం అవుతుంది. అలా కాదు, భరతుడు ఉండగా భరతుడినే ఆశ్రయించి ఉంటాడు. భరతుడు ఆశ్రయించినప్పుడు రాముడిని కూడా ఆశ్రయిస్తాడట. నిద్రలో కానీ మెలకువలో కానీ రాముడినే తలుసుకున్నాడు భరతుడు. అలాగే రాముడు వచ్చిన తర్వాత భరతుడు రస్మీన్ రథం మీద కూర్చోబెట్టి ఆ నందిగ్రామంలో అయోధ్యకు తీసుకొచ్చేటప్పుడు పగ్గములు పట్టాడు భరతుడు. భరతుడు పగ్గములు పట్టినప్పుడు శత్రుఘ్నుడు కూడా ఛత్రం ఆదద గొడుగు పట్టాడు. అంటే ఆయన చేసేటప్పుడు చేస్తున్నాడు అంటున్నాడు. అలా భరతుడు చేసినప్పుడే ఆయన ఉద్దేశ్యం రామునికి సేవ, కనుక తాను కూడా రాముని సేవ చేశాడు అని చెబుతూ ఉన్నారు. ఇది సూక్ష్మమైన అంశం అనుకోండి, చాలా సూక్ష్మ అంశం ఇది. విచారణే తప్ప, అంటే ఆలోచనే తప్ప, నిజంగా రాముడిని అసలు చూడనివాడో లేకపోతే ఏదో తిరస్కరించేవాడో కాదు లక్ష్మణుడు, అంత గొప్పదని చెబుతూ ఉన్నారు. ఇక శత్రుఘ్న శత్రున్ లవణాసురాదీన్ హనిష్యతి. ఈయన శత్రువులను చంపినవాడు, శత్రుఘ్నుడు అని, శత్రువున్ ఘ్నంతి అని ఆ శబ్దానికి, శత్రువులను చంపినవాడు. ఎవరంటే లవణాసురుడు మొదలైన వాళ్ళు. వీడు ఉత్తర రామాయణకాలలో ఎక్కడో కనపడతాడు, ఒక గాథ లవణాసురుని కథ వస్తుంటుంది. భావి సంధానైన శత్రుఘ్నైతి వశిష్ఠైన కృత నామధేయ. భావి కాలంలో అలా చేస్తాడని వశిష్ట మహర్షి ఆ పేరు పెట్టాడు అంటున్నారు. అందరికీ అలాగే పెట్టాడు. రామునికేమో ఆ జనులందరిని కూడా రభింపచేసేవాడిని రాముడు అన్నాడు. అలాగే రాముడు అడవులకు వెళ్ళి దశరథుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత రాజ్యాన్ని భరించాలి కనుక భరతుడు అని చెప్పాడు. లక్ష్మణుడు అంటేనేమో లక్ష్మీ సంపన్నుడు, కైంకర్య లక్ష్మీ సంపన్నుడని లక్ష్మణుడు అని పెట్టాడు. లవణాసురాజు రాక్షసులను సంహరించగలడు అని ఆయనకి శత్రుఘ్నుడు అని పెట్టాడు. భావి ప్రతిసంధానము అంటారు, ఇది ఒక న్యాయము అంటారు. అంటే జరగబోయే దానిని ఈరోజే తత్సంబంధమైనటువంటి దానిని తెలియచేయడము అన్నమాట, అలా పేరు పెట్టాడు అంటారు. నిత్య శత్రుఘ్న. ఇక నిత్య శత్రుఘ్నుడు అంటే నిత్య శత్రువో జ్ఞానేంద్రియాణి. నిత్య శత్రువులు ఏమిటయ్యానంటే జ్ఞానం ఇంద్రియములు. ఇవి ఈ ఇంద్రియాలు శరీరే నిత్యం సన్నిధాయ విషయాంతర ప్రావణ్య రూప విపరీత కార్యకారిత్వాత్. అయితే ఇంద్రియములు, జ్ఞానేంద్రియాలు అంటే కన్ను ముక్కు చెవి ఇలా ఇవి, అదేమిటంటే ఉపయోగపడతాయి కదా అని అంటే ఉపయోగపడకుండా ఇవి విషయాంతరానికి తీసిపోయేది కూడా ఇవే. మనం ఏ పని చేయాలనుకుంటామో దాని నుంచి ఇంకొక దానికి తీసిపోతాయి. అలాగే శబ్దస్పర్శ రూపాలు రస గంధములు అని అంటూ ప్రకృతి విషయముల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. విపరీతమైన కార్యములను అవి చేయిస్తూ ఉంటాయి మన చేత. కనుక తాను హంతీతి నిత్య శత్రుఘ్న. వాటిని ఇంద్రియ నిగ్రహవా నిత్యర్థ, ఇంద్రియ నిగ్రహము కలవాడు. ఇదేమిటండి ఇంత ఇంద్రియ నిగ్రహం అంటే? ఎవరికి లేదు వారిలో అందరూ ఇంద్రియ నిగ్రహం కలవారే కదా అని అంటే, ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని చెబుతున్నారు. ఇది విషయం మాత్రమే గమనించండి. పుంసాం దృష్టి చిత్తాపహారిణ్యపి నా మగ్న ఇంద్రియ. రాముడు ఎటువంటి వాడు అనంటే పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నారు. రాముడు అనంటే రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నాడు ఈయన. వాల్మీకి అంటాడు ఈ మాట ఇది ఈ కాండలోనే. రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నాడు. పురుషుల దృష్టిని చిత్తమును కూడా హరించేవాడట రాముడు. పుంసాం మోహన రూపాయ పుణ్యరూప మంగళం అంటూ ఏదో మంగళంలో వస్తూ ఉంటుంది, అక్కడ కాదు. అది తర్వాత వాళ్ళు ఎవరో చెప్పారు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రామమంగళ రామునికి మంగళం, మంగళం కోసలేంద్రాయ అనేది చాలా ఉంటుంది. అది కూడా ప్రతివాది భయంకరం మన్నన్ గారే రాశారన్నట్టు అంటుంటారు. మరి ఎవరన్నా రాయనీయండి, దాంట్లో ఉన్న మాట ఎక్కువ జనమంతా చెబుతుంటారు. అంతేకాక అసలు రామాయణంలో ఉన్న మాటే చెప్తున్నాడు ఈయన. పుంసాం దృష్టి చిత్తాపహారిణం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అన్నారు. రాముడు పురుషుల దృష్టిని చిత్తములను అపహరించేస్తాడట అలా చూస్తూ ఉండగానే. కేవల దృష్టే కాదు, చిత్తం కూడా అపహరిస్తే ఇంకేముంది, ఇంకా మన దగ్గర ఏముంటుంది, మనసు కూడా హరించేస్తే చిత్తరువుల్లాగా మనం అలా నుంచోవలసిందే, బొమ్మలైపోతాం రాముడిని చూస్తే. మరి అలాంటిది రామ విషయ భక్తి స్వాధికార విరుద్ధ ఇది తన నివర్తనం అస్య కార్యమేవ. మరి రాముని యందు భక్తి ఉంటే భరతుని యందు ఉండదేమోనని రాముని యందు అలా ఇష్టాన్ని పెంచుకోలేదు, భరతుని యందు పెంచుకున్నాడు ఈయన అంటూ ఉన్నారు. అందుకే ఇంద్రియములను స్వాధీనపరుచుకోవడం సాధ్యం సామాన్యంగా కాదు రాముని మీదకి దృష్టి పడకుండా. కానీ ఈయన అలా పెట్టుకున్నవాడు కనుక ఇంద్రియ నిగ్రహము కలవాడు అంటూ ఉన్నారు. నీత ఇక్కడ ఈ మాట నీత అంటే నతు యయావ్ ఇది, అంటే తనెళ్ళలా తీసుకుపోతున్నాడు భరతుడు. నీత అన్నారంటే ఒక పశువుని మెడలో తాడుబెట్టిలాక్కుపోయినట్టే. ఏదైనా పశువుని ఇష్టమున్నా లేకపోయినా తోసు లాక్కుపోతుంటారు. అలా ఈయనంతటి ఈయన వెళ్ళటం కాదు, తీసుకుపోబడ్డాడు అన్నారు నీత. పని అలా బలవంతంగానే అంటే దీని చేత అచిత్వత్ పారతంత్ర్యం, అదే అచిత్తులాగా ఒక వస్తువును తీసిపోయినాడు తీసిపోయాడు అన్నట్లుగా. బలవంతం కాదండి, ప్రీతి పురస్కృత ఇష్టపూర్వకంగా వెళ్ళాడు ఆయన. ఇది ఉక్తం అనుష్ఠాన జ్యేష్టానువర్తనం కనిష్టేన కార్యమితి విధిపరతంత్రో నగత ఏదో విధిలాగా చేయాలంటే చెయ్యాలి కనుక. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా కొందరు అర్హత కల వాళ్ళు సంధ్యావందనం చేయాలి కనుక చేయటం, స్నానం చేయాలి కనుక చేయటం, ఏదో పూజ చేసేటప్పుడు బలవంతంగా చేస్తుంటారు, అది కాదు. చెయ్యాలి కనుక చేయటం విధి, పెద్దవాడు కదా మరి పెద్దవాడంటే వెళ్ళాలి కదా అని అంటున్నారేమో, అలా కాదు. ఇష్టంగా చేశాడు, ఇష్టంగా తీసుకొని పోయాడు ఆయన, ఇష్టంగానే వెళ్ళాడు కానీ బలవంతం కాదని ప్రీతి పురస్కృత అన్నారట. అపితు ప్రీతి పేరుతో గచ్చత్తు తేన అచితో వ్యావృత్తిరుక్త. అంతకుముందు అచిత్తులాగా తీసుకుపోయాడు అన్నారు, ఇప్పుడు ప్రీతి పురస్కృతుడు అని అంటే అచిత్తు కాదు. అచిత్తుకి ప్రేమేం తెలుసు అండి, ఇప్పుడు కత్తి తీసుకుపోతుంటే దానికి ఏమైనా ఇష్టం తెలుసా, ఇది ఇష్టంగా వెళ్తుందా, అలా కాదు. ఈ జీవుడు కనుక, చిత్తు కనుక, అంటే మనం జీవులం కనుక, అందుకే మనము పరమాత్మని ప్రార్థన చేయాలి, అలాగే భాగవతులను వారిని ప్రార్థన చేయాలి. ఎందుకని అంటే జ్ఞానం ఉన్నది కనుక. అందువలన ఈయన అచిత్తు కాదు, చిత్తే అంటే జ్ఞానము కలవాడే. ప్రీతిరేవహి అచేతన అపేక్షయ అచేతనస్య విశేష, అది చేతనుడి కంటే అచేతనం కంటే చేతనుడి యొక్క విశేషం ఇది. భగవత్ పారతంత్ర్యంతో చేతన అచేతన సాధారణమేవ ఇది అత్యంత సారగ్రాహి పురుష సత్తదా శత్రుఘ్నవత్ భాగవత పారతంత్రతయా వర్తితవ్యమితి వ్యంజితం వ్యంజనావృత్య అభిమతార్థ ప్రదర్శనం హి ఉత్తమ కావ్యకృతం. ఇలా చేతనము అచేతనం అని లేదు, పరమాత్మ విషయంలో చెట్లు కూడా మాడిపోయినాయి, నీళ్లు ఇంకిపోయినాయి రాముడు అడవులకు వెళ్తూ ఉంటే. కనుక పరమాత్మ విషయంలో ఎలా ఉన్నాయో చేతనాచేతనాలు, ఇక్కడ చేతనుడైన శత్రుఘ్నుడు కూడా భాగవతుల విషయంలో ఇలా ఉన్నాడు అని ధ్వనిస్తూ ఉన్నది ఇది వ్యంజన. అందుకే ఇది ఉత్తమ కావ్యము అన్నారు. రామాయణం ఉత్తమ కావ్యం, వ్యంగ్య కావ్యం, ఉత్తమ ధ్వని కావ్యం. ఇటువంటి విశేషాలు కొంచెము సూక్ష్మంగా ఆలోచించండి, తెలిసే అవకాశం ఉంటుంది, బాగా తెలుస్తుంది కూడా. కనుక ఇంకా ముందు ముందు చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం.